జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం దిశామయధ్వం. పరమ భాగవతులారా, రామచంద్రస్వామి సీతాలక్ష్మణులతో అగస్త్య మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాత్రి ఉదయమే లేచి మహర్షికి నమస్కరించి, మేమిక్కడ నివసించాలి కొంతకాలము, మరి ఆ ప్రదేశాన్ని తమరే నిర్దేశం చేయాలి అని అంటే, అగస్త్యుడు ఒక నిమిషం ఆలోచించి అన్నాడట, రామ ఇక్కడికి 2 యోజనాల దూరంలో కందమూలాలు పండ్లు సమృద్ధిగా కలిగి వివిధ మృగాలతో నిండి శ్రీమంతమైన ఒక ప్రదేశం ఉన్నదయ్యా, దాన్ని పంచవటి అంటారు, అక్కడికి పోయి ఆశ్రమాన్ని నిర్మించుకో, చాలా బాగుంటుంది అని చెప్పాడు. అంటే అలాగేనని ఆయన మాట ప్రకారంగా గృహీత చాపవుతు నరాధిపాత్మజౌ విషక్తూణౌ సమరేష్వకాతరౌ యథోపదిష్టేన పథా మహర్షిణ ప్రజగ్మతు పంచవటీం సమాహితౌ. అలాగేనని ధనస్సును తీసుకొని, అలాగే తూణీరములు ఆయుధములు తీసుకున్నాడు. అకాతరౌ, ఆ ఇద్దరు కూడా భయం లేనటువంటి వారు, వారికి ఏం భయం లేదు కనుక అలా ఆ ప్రదేశానికి బయలుదేరారు. అధ పంచవటీం గచ్చన్ అంతరా రఘునందన ఆససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమం. ఆ పంచవటి 5 వృక్షములు, వటవృక్షములు ఉన్నటువంటిది ఆ ప్రదేశము, గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ. అక్కడికి బయలుదేరి వస్తూ ఉండగా దారిలో ఒక పెద్ద గ్రద్దను చూశాడు. చూసి, ఎవరు నువ్వు, ఏమిటి ఆకారము అని అంటే, స్వాగతం రామా, నీకు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, మీ తండ్రి దశరథ చక్రవర్తి నాకు స్నేహితుడు, నన్ను జటాయువు అంటారు, నేను గ్రద్దను, ఈ ప్రాంతమంతా కూడా నాకు తెలుసు, నేను మీకు రక్షణగా ఉంటాను. అంటే అసలు నీవి ఆకారం ఏమిటి, మరి అసలు మాట్లాడటం ఏమిటి ఇదంతా అంటే, చెబుతా నాయన నా సంగతి అంతా కూడా. పూర్వం బ్రహ్మదేవుని కుమారుడు మరీచి, ఆ మరీచి పుత్రుడు కశ్యపుడు, ఆ కశ్యపుని సంతానమే ఈ భూమి అంతా కూడా. ఆదిత్యాం యజ్ఞిరే దేవ త్రయస్త్రింశదరిందమ ఆదిత్యావసవో రుద్రాహి అశ్వినౌ చ పరంతప దితిస్త్వజనయత్పుత్రాం దైత్యాం తాత యశస్వినః తేషామియం వసుమతి పురాసీత్ స వనార్ణవ. రామ, ఆయనకు చాలామంది భార్యలు ఉన్నారు, వారిలో అదితి అనేటటువంటి ఆవిడకి దేవతలు పుట్టారు 33 కోట్లు. అంటే త్రయస్త్రింశత్ 33 చెప్తాడు ఈయన, వాల్మీకి 33 అనే చెప్పాడు. కోట్లు అని అంటే వారి ముఠాలు అని అంటారు. అంటే ఆదిత్యులు 12 మంది, వసువులు 8 మంది, 20 రుద్రులు 11, 31 అశ్వినులు 2, 33 వారి వారి సంతానాలు, వారి వారి ముఠాలు అని చెప్పుకోవచ్చు. ఇక దితిపుత్రులు దైత్యులు, వీరే ఇయం వసుమతి ఈ భూమి అంతా కూడా పరిపాలన చేశారు పూర్వము, పురాసీత్ పూర్వం వీరేనయ్యా పరిపాలన చేశారు అని చెప్తున్నాడు. మరి జటాయు ఎప్పటి నుంచో ఉన్నవాడే, అంటే దేవతలని పేర్లతో ఉన్న, దైత్యులనే పేర్లతో ఉన్న, ధనుజులు అనే పేర్లు కూడా ఉన్నాయి, ధనువు అనే భార్య, అలాగే మానవి అనేటటువంటిది కూడా ఒక భార్య ఆయనకి, ఆమె సంతానము మానవులు, ఇలా వచ్చిన ఈ పేర్లు, ఈ కశ్యప సంతానమే ఇదంతా, ఈ భూమి మొత్తం అంతా కూడా అని చెప్పాడు. మరి ఈ భూమి మీదే ఉన్నాయి అన్ని పట్టణాలు, కానీ అన్నీ మనకి స్వర్గము ఆ దిక్పాలకులు ఇవన్నీ భూమి మీదే ఉన్నాయి, మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ కథలలో. సరే ఇంకా దేవతలు వారు ఇంకా ఉన్నారు అనుకుంటే అదంతా విశ్వాసమే, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి ఇష్టం వారిది. ఈ భూమి మొత్తం వాళ్ళేనయ్యా, పూర్వం పరిపాలన చేసినటువంటి వారు వారే. అలా అందుకే ఈ భూమిని కాశ్యపి అని కూడా అంటారు. అంటే కొందరు పరిపాలన చేసిన వారి పేర్లతో వస్తూ ఉంటాయి. పృథు చక్రవర్తి సరి చేశాడని పృథ్వీ అనే పేరు వచ్చింది. మరి అసలు భూమి ఏమిటి అంటే, భూ అనేది సంస్కృత భాషలో ఉనికి కలిగినది. భూ సత్తాయాం అనే ధాతువుది, దాని మీద వచ్చిన పేరు భూమి. మరి ఉనికి భూమిదే కదా, దేనికైనా అసలు మనకి నీరు కానీ, గాలి కానీ, ఆకాశం కానీ, మనుషులు కానీ, అసలు అన్నింటికీ కూడా ఉనికి ఈ భూమి. అందుకని భూమి అని పేరు. ఇక ఈ ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఆకాశం అనేది దాదాపుగా ఈ భూమితో పాటు, అంటే భూమి తిరుగుతూ ఉందని పూర్వులు అన్నారు, ఇప్పటి వారు అంటున్నారు. అది తిరిగేటప్పుడు దాంతోపాటే అంతా తిరిగిపోతూ ఉంటుంది. ఆకర్షణ శక్తి అని అంటున్నారే, భూమి ఆకర్షణ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశమే పంచభూతాలలో ఆకాశము. ఆ మిగిలిందంతా రోదసి, అది వేరు. అలా ప్రతిదానికి, ఒక గ్రహానికి మరొక గ్రహానికి ఆకర్షణ శక్తుల మధ్యలో ఉన్నవి వాటి వాటి స్థానముల్లో ఉన్న ఆకాశాలు అంటారు. అలాగే ఇప్పుడు కొన్ని గ్రహాలను కూడా చూసి, ఈ మధ్య అంగారకుడో ఏదో దీంట్లో చూస్తున్నాం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నీరు ప్రవహించి ఉంటుందని ఫోటోలు పెడుతున్నారు అక్కడ. మరి ఇవంతా ఎంతవరకు తెలుసుకోగలిగితే అంతవరకు. అలా తెలిసింది ఇప్పటి వారికి పూర్వులు. ఇప్పుడు వాళ్ళు యంత్రాల ద్వారా, పూర్వములేమో మంత్రముల ద్వారా, వాళ్ళు క్రాంతదర్శనులు. పూర్వులంతా మనస్సు, వారికి ఆత్మశక్తి, అటుతో చూసేవాళ్ళు, అటుతో తెలుసుకునేవాళ్ళు. పూర్వమది ఇప్పటిది ఇది. కనుక ఆయన జటాయువు చెబుతూ ఉన్నాడు రామ, వినతకి గరుత్మంతుడు, అరుణుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు ఆ కశ్యప ప్రజాపతికి పుట్టిన వారే. కనుక వారిలో అరుణుడి కుమారులము నేను, జటాయువు మా అన్న సంపాతి. అంత పెద్ద చరిత్రలే, ఎంతని చెప్పగలుగుతాను. కనుక నీవు ఇక్కడే ఉండి హాయిగా నీ కాలాన్ని నీవు గడపవచ్చు అని చెప్పి, నేనే కాపలా కాస్తూ ఉంటానయ్యా, చూస్తూ ఉంటా, మీరు బయటికి వెళ్ళినప్పుడైనా, ఏదైనా పండ్లు ఫలాలు తేవటానికి వెళ్ళినా నేను చూస్తూ ఉంటాను అన్నాడు. అంటే సంతోషించి వారందరూ కూడా రామణీయకత, అంటే ఆ అడవి, ఆ అరణ్యము, అదంతా కూడా చూసి చాలా ఆనందపడిపోతూ ఉన్నారు వీరు. సరే, ఒక రమణీయమైనటువంటి ఒక ప్రదేశాన్ని చూసి, లక్ష్మణ ఆశ్రమాన్ని నిర్మించవయ్యా అన్నాడు ఆయన. స్థల రామ రామణీయకం యశ, జలరామణీయకం తథా. ఎక్కడైతే ఏది బాగుంటుందో చెప్పు అని అంటే, ఆ లక్ష్మణ స్వామి అంటాడు, అయ్యో అన్నా నీవు చెప్పు ఎక్కడ వేయమంటావు, నేనా నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాడిని. త్వయి వర్షశతం స్థితే, నేను ఎంతకాలమైనా సరే పరవానస్మి, నీవేది చెబితే అది చేసేవాడినే కానీ స్వతంత్రంగా చేసేవాడిని కాదు అని అంటాడు ఆయన. అయితే ఇదేం పెద్ద వింత విచిత్రమా ఈ మాటలు కూడా అని అంటే, అలా అని కాదు. ఇక్కడ లక్ష్మణుడు వచ్చేటప్పుడు అయోధ్యలో అహం సర్వం కరిష్యామి అంటూ వచ్చాడు, నేనే చేస్తాను అని. అది నేనే చేస్తాను అనేటటువంటి దాంట్లో కొంచెము గర్వం ఉంటుందట. ఆ గర్వం ఉండకూడదు. అందుకని స్వయంతు రుచిరే దేశే క్రియతాం, అది పోయింది ఇప్పుడు లక్ష్మణుడికి. అది పోయి నీకే నేను పరవాన్ అస్మి, నీవాడను సుమా అని, నువ్వు చెబితే నేను చేస్తాను అని అన్నాడు అని ఆయన అహంభావం పోయిందని చెబుతారు. అందుకోసం ఇలా ఈ మాటల్లో కూడా ధ్వనిస్తూ ఉంటాయి. భక్తులు అయినటువంటి వారు, రామభక్తులు ఇలా ఉండి ఆ రాముని యొక్క ఆదేశాన్ని మనం శిరసావహించి చేయాలి అనేటటువంటి భావం కలిగి ఉండాలి అని మనం తెలుసుకోవాలి అన్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఇలా అట్లా వారు నివాసం చేస్తూ ఉన్నారు. కాలం గడుస్తూ ఉన్నది. అలా గడుస్తూ ఉండగానే ఒక మహాతల్లి బయలుదేరింది. బయలుదేరి వచ్చింది. ఈ రామలక్ష్మణులను ఇక్కడ నువ్వు చూశారు బో, ఇదేదో ఒక ఆశ్రమం ఇక్కడ ఉన్నదే అని ఏమిటో చూద్దామని వస్తే, ఏవో ముక్తస్థు రాక్షస్య శూర్పణఖ, ఆమె పేరు శూర్పణఖ అట. శూర్పణఖ అంటే శూర్పము అని అంటే చాట, నఖము అంటే గోళ్ళు, చాటల వంటి గోళ్ళు అన్నమాట. బాగా పెంచింది, పెంచడమే కాక వయసు కూడా పెద్దది అని చెప్పటానికి. మరి గోళ్ళు పెంచినంత మాత్రాన వయసు పెరుగుతుందని చెప్పలేము. ఇప్పుడు అందరూ పెంచుతూనే ఉన్నారు గోళ్ళు. ఆమె చూసింది, చూస్తే ఆ రాముని చూసి తన స్థితిని మర్చిపోయిందట. ఎటువంటి వాడు రాముడు? సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాశ్యం అతీవ ప్రియదర్శనం గజవిక్రాంతగమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రామం ఇందీవరశ్యామం కందర్ప సదృశప్రభం బభూవ ఇంద్రోపమం దృష్ట్వా రాక్షసి కామమోహిత. ఆ రాక్షసి చూస్తే రాముడు ఎలా ఉన్నాడు? సింహోరస్కుడు, సింహం వంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, మహాబాహువులు కలిగినటువంటి వాడు, వికసించిన తామరల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, జడలు ధరించి ఉన్నాడు, సుకుమారుడు, రాజలక్షణములు కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉన్నాయి, ఇందీవరశ్యాముడు, నల్లకలువ వంటి కాంతి కలిగినటువంటి వాడు, కందర్పసముడు, మన్మధునితో సమానమైనటువంటి, సమానమని అనకూడదు కాకపోతే సదృశ్యం అంటూ ఉన్నారు, మన్మధుని కంటే కోటి మన్మధుల యొక్క సాలరు, సౌందర్యం సాలదు. అటువంటి వాడిని చూసి కామమోహితం, కామము కమ్మేసిందట, కళ్ళును కమ్మేసింది. ఎంతో వయస్సు కలిగినటువంటిది, ఎప్పటిదో ఏ కృతయుగం వాళ్ళు వీళ్ళందరూ, రావణుడు వీళ్ళంతా బాగా వయసు ఉన్నటువంటిది. మరి పాపం ఏం చేస్తాం, దాని కర్మ దానిది అన్న రావణుడు ఎక్కడో ఒక యుద్ధంలో తన ఈవిడ భర్త విద్యుజ్జిహ్వుడు అనుకుంటూ వాడిని చంపేస్తాడు. ఆ కథలన్నీ ఉత్తర రామాయణంలో వీళ్ళ పుట్టుకలు, వీళ్ళ చరిత్రలు ఉంటవి. అక్కడ చంపేస్తే మరి ఏడుస్తుంది అది, ఇదేమిటి పని చేసావని అంటే, మరి ఆడపడుసు ఇంట్లో ఉండి భర్త లేకపోతే అంతే కదా ఏడిస్తే, అదేమీ మేలు కాదు, అరిష్టము. అందుకని ఆ దండకారణ్యం మొత్తం నీకు ఇచ్చేస్తున్నా పావే అని అది అరణంగా ఇచ్చేసి అక్కడ 14,000 మంది కరదూషణాదులను పెట్టి పోనీ ఇష్టం వచ్చినట్టు తిరుగు తిను. మరి చాలామందికి ఇవే కదా ఏంటంటే తింటము, కామము, అలాగే నిద్ర, ఇవే ఎక్కువ జీవితంలో మిగిలినటువంటి వాళ్ళకి తెలియవు ప్రపంచం. మరి ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, చాలామంది, ఎక్కువ మంది కూడా ఉంటారు. ఆహారము, నిద్ర, భయము, మైథునము అని అంటారు. ఇవి పశువులు, అవే జంతువులన్నీ వీటినే, వీటిలోనే అనుభవాలతోనే పోతూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు లేచిన దగ్గర నుంచి మరి తిండికే ఎంపర్లాట పగలంతా. ఎప్పుడు తినాలి, ఏ టైంలో ఏం తినాలి, ఎక్కడైనా తిండి. ఆ తర్వాత ఎవరైనా కొడితే భయము, లేదా ఇతరులను భయపెట్టడము. ఇక రాత్రికి మళ్ళీ కామసుఖాలు, ఇప్పుడు రాత్రి పగలు లేదు వాటికి. ఈ స్థితిలో ఉంటుంది ప్రపంచమంతా. కనుక కామీ స్వతాం పశ్యతి అంటారు, అంటే తనకి అనుకూలంగానే ఉన్నది అని అనుకుంటారట. అనుకున్నట్లుగా ఇది అనుకుంటుంది. చూసింది రాముడిని, సుముఖం, మంచి ముఖము కలిగినటువంటి వాడు రాముడు. దుర్ముఖి, తన ముఖం చూస్తే వికారమైనటువంటిది. రామం వృత్తమధ్యం, చక్కగా రామునిది గుండ్రంగా సున్నా చుట్టినట్టుగా ఉన్నది ఆ నడుము. ఇది మహోదరి, పెద్ద కడుపు దీనిది. విశాలాక్షం, విశాలాక్షుడు రాముడు. విరూపాక్షి, ఇదేమో విరూపాక్షి. సుకేశం తామ్రమూర్ధజ, మంచి వెంట్రుకలు నిగనిగలాడిపోతూ ఉన్నాయి. దీని ఏమో ఎర్రని వెంట్రుకలు, పెద్ద పళ్ళ వెంట్రుకలు పైకి లేచి ఉంటాయి. దాంట్లో ఒక బస్తా జొన్నలు పోసినా కిందకి దిక్కుండా ఉంటాయి అంటుంటారు. అట్లాంటి వెంట్రుకలు. ఏ విధంగా చూసినా వ్యతిరేకంగా ఉంటే ఆయన తరుణుడు, ఇదేమో వృద్ధ. కానీ ఇదేమనుకుంటూ ఉన్నది, సరిపోయిని మా ఇద్దరికి కూడా ఒకరికి ఒకరము ఈడు జోడు అని కామరూపంతో వచ్చేసింది అక్కడికి. కామరూపము అంటే మరి ఏం మార్చుకుందో, బ్యూటీ పార్లరు ఆ సరుకులన్నీ దాని దగ్గరే ఉన్నాయో, మంత్రం చేత మార్చిందో, ఒక వయస్సులో ఉన్నట్లుగా ఎంత చేసినా దాని యొక్క వికారాలు ఏమి పోవు అనుకోండి, అలా వచ్చేసింది. ఆశ్రమానికి వచ్చేసి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఇదంతా మాదే, ప్రతాప లంకేశ్వరుడు నా అన్న, ఇదంతా మొత్తం నాదేనయ్యా, ఎవరు మీరు అంటే రామచంద్రస్వామి చెప్పెడుతూ ఉన్నాడు. ఆసీత్ దశరథో నామ రాజా త్రిదశ విక్రమ తస్యాహమగ్రజ పుత్రో రామో నామ జనైశ్రుత. ఈయనకెప్పుడు కూడా రుజువుగా చెప్పటమే అలవాటు. దశరథ చక్రవర్తి కుమారుడు నేను, నా అనుజుడు, నా పేరు రాముడు, నా అనుజుడేమో అదిగో లక్ష్మణుడు, ఇయం భార్య చ వైదేహి, ఈవిడ నా భార్య, ఈవిడ సీత అని అంటారు, మేము ఇలా వచ్చాము అని అంటే, అహం శూర్పణఖానామ, నేను శూర్పణఖనయ్యా, రాక్షసి కామరూపిణి, నేను రాక్షస వంశం మాదంతా, కామరూపం ఏది కావాలంటే ఆ రూపమే నేను ధరించగలను, అరణ్య విచరామ ఇదం ఏక సర్వభయంకర, ఈ అరణ్యమంతా నేను ఒక్కదాన్ని తిరగలను, ఇదంతా నాదే, రావణో నామే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర, నా సోదరుడు రావణుడు, అతడు మహాబలవంతుడు, విశ్రవసు యొక్క పుత్రుడు, విభీష ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల, నిద్రలు ఎవడు సాటిరాడు మా అన్న ఇంకొకడు, వాడు కుంభకర్ణుడు. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత, విభీషణుడు అని ఒకడు ఉన్నాడు మా కులంలో తప్పబుట్టాడు, వాడు రాక్షస చేష్టితుడు కాదు, రాక్షస చేష్టలు ఏమీ లేవు, వాడు ధర్మాత్ముడు, ధర్మం ధర్మం అంటూ ఉంటాడు. ఇక ప్రఖ్యాత వీర్యౌచ రణే భ్రాతరౌ ఖరదూషణౌ, ఇంకా మాకు సోదరులు ఉన్నారు, ఇంకా ఖరదూషణులు మహా వీర్యవంతులు వాళ్ళు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంటారు, ఇదంతా మాదేనయ్యా, మా ప్రాంతానికి వచ్చావు, చాలా ఆనందంగా ఉంది నాకు, సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం, కనుక నువ్వు నన్ను భార్యగా సేకరించవయ్యా, నేను చాలా బలమైనటువంటి దానిని, ప్రభావం కలిగినటువంటి దానిని నేను, చిరాయ భవమే భర్త సీతయా కింకరిష్యతి, ఈ సీత అబ్బే ఈవిడేం చేస్తుంది నీకు, కనీసం కూర కూడా వండిపెట్టలేదు, ఆకారం చూస్తే ఎలా ఉన్నది, పైగా అసలు ఎలా చేసుకున్నావయ్యా, వికృత చ విరూప చ నచేయం సదృశీతవా, ఎంత వికారము, అసలు ఎంత విరూపము, నీకు అసలు సరిపోయిందా, అహమే వానురూపాతే భార్యారూపేణ పశ్యమాం, నీకు సరిపోయినటువంటి ఆకారము, ఆ రూపము, అందము, బలము, కులము అన్నీ నా దగ్గర ఉన్నాయి, కనుక నన్ను పెళ్లి చేసుకో అని శూర్పణఖ అన్నది. దాని మాటలే చెబుతున్నాడు ఆ వాల్మీకి మహర్షి కూడా, అది అన్నమాటలే, ఈయన అనువదించి చెప్పేటటువంటి మాటలు, నన్ను చేసుకో అంటూ ఉంటే రాముడు కూడా అంటూ ఉన్నాడు, తత శూర్పణఖాం రామ కామపశ వశితాం శ్లేక్ష్ణయా వాచాస్మి తథా పూర్వమధాబ్రవీత్ కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ, నాకు భార్య ఉన్నది ఇంకా ఎందుకులే, ఏదో నా తమ్ముడు ఉన్నాడు అక్కడ, అతనికి పెళ్ళయింది కానీ ఇక్కడ లేదు భార్య, వాడు నీకు తగిన వాడు పో అంటే ఈధరికి వచ్చి చూసింది. లక్ష్మణస్వామి బంగారు రంగు, మిగిలినవన్నీ సమానమే, ఈయనేమో నీలమేఘ ఛాయ, అబ్బో అసలు ఈయనే బాగున్నాడుగా అని ఆ అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నదట. అలా ఆస్వాదిస్తూ ఆనందపడనిద్దాం, మరి రేపు చూద్దాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.